43 ఈప్సితార్థ ప్రదాయని సం భా ఈప్సితార ప్రదాయని అధ్యంతే ప్రాధ్యంతే ఇత్యర్థః అభ్యుదయనః శ్రేయసరూపాః అపుమిచ్ఛా విషయీ భూతాః ఈప్సితాః తేచతే అర్థాశ్చేతి కర్మధారేః తీప్సితార్థాన్ ప్రదదాతీతి తథా కేవల కర్మణామ దృష్ట ద్వారా కాలాంతర భావ ఫలదాతృత్వ మచేతనత్వ నోపపద్యతే తాదృశానాం కస్మిన్నప్యరే సామర్థ్యదర్శనాత్ చేతనాధిష్ఠితానాం తు కర్మణ భృత్యకృత పరాక్రమాది 119 శంకర గ్రంథ రత్నావళి తుష్టరాజన తదారాధిత పరమేశ్వరః కర్మాధ్యక్షు ఇతి శ్రుత్యా సర్వజ్ఞస్య తత్తదధికారీకృత పుణ్యానురూపతదు ఫలప్రదానే సమర్థస్య సత్వకల్పనే తదనన్యస్య చేతనస్య జీవాదే స్తత్ర సామర్థ్యవర్హాత్ సేవ తత్తదనుగుణ విషయేత్పాదనేన తత్సాధనానుష్ఠాపయిత సన్ తత్ఫలకామానాం పూరయతి ఇత్యనీశ్వర మీమాంసక ద్రష్టవ్యః మతని రాసో అథవా ఈప్సితా జిజ్ఞాసితా తథా చ స్వస్వరూప ప్రతిపాదక వేదాంత శ్రసన మనన నిదిధ్యాసన విషయీకృత సతి అర్థం ప్రార్థ్యమానం సర్వాభ్యర్థిత మోక్షరూపం పురుషార్థం ప్రదదాతీతి తథా ఓం ఈప్సితార్థ ప్రదాయిన్యై నమః ఆం వి ప్రార్థింపబడునని యాచింపబడునవిగాన అర్థములనబడును ఆయర్థములుం అభ్యుదయ నేహ శ్రేయ రూపములు పొందవలైనను కోతికకు విషభూతములుగాన అవి ఈప్సితములనబడును ఈప్సితములైన అర్థములని కర్మధారయ సమాసము చెప్పికొననగును ఈప్సితములైన అర్థముల నొసగునట్టిదిగాన పరాభట్టారికకు ఈప్సితార్థప్రదాయిని యను నామమన్వర్థము కేనల పుణ్యపాప రూప కర్మలు జడములు అట్టి యచేతన కర్మలు అదృష్టము ద్వారా అనగా అపూర్వము ద్వారా కాలాంతరమున 120 లలితా త్రిశతి భాష్యం ఎప్పుడో ఫలము నొసంగు ననుట యుపపన్నము కాదు ఏలనా తాదృశములైన జడరూప కర్మలకు ఫలప్రదాతృత్వ సామర్థ్యము ఏ విషయము నంజేనను గన్పట్టదు కావున చేతనాధిష్ఠితములైన కర్మలకు అనగా చైతన్యము గల పురుషుల చేత అనుష్ఠింపబడు కర్మలకు సేవకులు ప్రదర్శించినట్టి పరాక్రమాదుల చేత సంతుష్టుడైన చక్రవర్తి పలే కర్మను స్థానము చేయునట్టి పురుషుల చేత ఆరాధింపబడుచున్న రమేశ్వరుడు అధ్యక్షుడని శృతి చెప్పుచున్నది ఆ శృతి వచనము ననుసరించి ఆయా కర్మలననుష్ఠించుట ఎందు అధికారులైన జీవులు చేయునట్టి సుకృత దుష్కృతముల కనుగుణముగా ఫలము నొసుగుటలో సమర్థుడు సర్వజ్ఞుడు అస్తిత్వము నూహింపనగును అటుల నగు పరమేశ్వరునినైన ఆ పరమేశ్వరుని కంటే అనన్యులు చేతనులు నైన జీవులకు ఫలప్రదాతృత్వ సామర్థ్యము లేదు అందులన ఆ పరమేశ్వరుడే యాయా జీవులకు అనుగుణములైన విషయములయందు ఇచ్ఛను కలిగించును అందువలన తత్ఫలప్రాప్తి సాధనరూప కర్మలను జీవులచే ననుష్ఠింపజేయుచున్నవాడే తత్ఫలకామనల నీడేర్చుచున్నాడని చెప్పనొప్పును ఈ రీతిగా చెప్పుట వలన అనీశ్వర పూర్వమీమాంసా సిద్ధాంతము నిరస్తమయానదని తెలియవలయును శంకర 12-16 వరకు 121 శంకర గ్రంథరత్నావళి అథవా ఈప్సితా ఎనగా పరదేవత జ్ఞేయస్వరూపిణి కాగా స్వస్వరూపమును ఆత్మస్వరూపమును ప్రతిపాదించినట్టి వేదాంత మహావాక్యములు శ్రవణ మనన నిధిధ్యాసనాదులకు విషయముగా చేయబడినదై పరదేవత సర్వ ప్రాణులచే నర్ధింపబడినట్టి మోక్షరూప పురుషార్థ ఫలమును వారికి నొసగును కావున ఆ పరాభట్టారిక ఈప్సితార్థ ప్రద ఈనియని సంకీరీర్తితురాలగుచున్నది శ్లో ఈదృగిత్యనిని రేస్యా చేస్వరత్వ విధాయిని ఈశానాద్ బ్రహ్మమై చేసిత్వా దృష్ట సిద్ధిదాపది అయి